కృష్ణయజుర్వేద తైతిరీయ శాఖాయాం పంచమకాండే సప్త ప్రభాఠకస్య ఘనపాఠ ఆరంభ. అయథాదేవతమయథాదేవతం వై యో యో వా అయథాదేవతం యథాదేవతమయథాదేవతం వై వా అయథాదేవతమగ్నిమగ్నిమయథాదేవతం వై వా అయథాదేవతమగ్నిమయథాదేవతమగ్నిమయథాదేవతమగ్నిమయథాదేవతమయథాదేవతమగ్నిమయథాదేవతమిత్యయథాదేవతం అదేవత్యదేవత్యదేవత్యదేవత్యదేవత్యదేవత్యదేవత్యదేవత్యదేవత్యదేవత్యదేవత్యదేవత్యదేవత్యదేవత్యదేవత్యదేవత్యదేవత్యదేవత్యదేవత్యదేవత్యదేవత్యదేవత్యదేవత్యదేవత్యదేవత్యదేవత్యదేవత్యదేవత్యదేవత్యదేవత్యదేవత్యదేవత్యదేవత్యదేవత్యదేవత్యదేవత్యదేవత్యదేవత్యదేవత్యదేవత్యదేవత్యదేవత్యదేవత్యదేవత్యదేవత్యదేవత్యదేవత్యదేవత్యదేవత్యదేవత్యదేవత్యదేవత్యదేవత్యదేవత్యదేవత్యదేవత్యదేవత్యదేవత్యదేవత్యదేవత్యదేవత్యదేవత్యదేవత్యదేవత్ భవతి పాపీయాన్ పాపీయాన్ భవతి యః భవతి యో యో భవతి భవతి యో యథా దేవతం యథా దేవతం యో భవతి భవతి యో యథా దేవతం యో యథా దేవతం యథా దేవతం యో యో యథా దేవతం నన యథా దేవతం యో యో యథా దేవతం న యథా దేవతం నన యథా దేవతం యథా దేవతం న దేవతాభ్యో దేవతాభ్యో న యథా దేవతం యథా దేవతం న దేవతాభ్యః యథా దేవతమితి యథా దేవతం దేవతాభ్యో దేవతాభ్యో నన దేవతాభ్యేవతాభ్యో నన దేవతాభ్యేవతాభ్యేవతాభ్యో దేవతాభ్యవృశ్యతే వృశ్యత దేవతాభ్యో దేవతాభ్యవృశ్యతే ఆవృశ్యతే వృశ్యత ఆవృశ్యదేవీయాన్వీయాన్ వృశ్యత ఆవృశ్యదేవీయాన్ వృశ్యదేవతీయానవతీయాన్ వృశ్యతే వృశ్యదేవతీయాన్ భవతి భవతి వతీయాన్ వృశ్యతే వృశ్యదేవతీయాన్ భవతి వతీయాన్ భవతి భవతి వతీయానవతీయాన్ భవత్యాగ్నేయ్యాగ్నేయ్యా భవతి వతీయానవతీయాన్ భవత్యాగ్నేయ్యా భవత్యాగ్నేయ్యాగ్నేయ్యా భవతి భవత్యాగ్నేయ్యా గాయత్రియా గాయత్రియాగ్నేయ్యా భవతి భవత్యాగ్నేయ్యా గాయత్రియా ఆగ్నేయ్యా గాయత్రియా గాయత్రియాగ్నేయ్యాగ్నేయ్యా గాయత్రియా ప్రథమాం ప్రథమాం గాయత్రియాగ్నేయ్యాగ్నేయ్యా గాయత్రియా ప్రథమాం గాయత్ర్యా ప్రథమాం ప్రథమాం గాయత్ర్యా గాయత్ర్యా ప్రథమాం చిదిం ప్రథమాం గాయత్ర్యా గాయత్ర్యా ప్రథమాం చిదిం ప్రథమాం చిదిం ప్రథమాం ప్రథమాం చిదిమభ్యభిచిదిం ప్రథమాం ప్రథమాం చిదిమభి చిదిమభ్యభిచిదింజిమభిమృషేన్మృషేదభిచిదింజిమభిమృషేత్ అభిమృషేన్మృషేదభ్యభిమృషేత్తృష్టుభామృషేదభ్యభిమృషేత్తృష్టుభామృషేత్తృష్టుభామృషేన్మృషేత్తృష్టుభా ృష్టభాద్వితీయాన్ ద్వితీయాన్ ద్వితీయాన్ ద్వితీయాన్ ద్వితీయాన్ ద్వితీయాన్ ద్వితీయాన్ ద్వితీయాన్ ద్వితీయాన్ ద్వితీయాన్ జగత్యా జగత్యా తృతీయామనుష్టభా తృతీయాన్ జగత్యా తృతీయామనుష్టభా తృతీయామనుష్టభా తృతీయాన్ తృతీయామనుష్టభా చతుర్థేన్ చతుర్థేమనుష్టభా తృతీయాన్ తృతీయామనుష్టభా చతుర్థే అనుష్టభాజిదర్థేం చదర్థేమనుష్టమానుష్టభాజిదర్థేం పంచా పంచాజిదర్థేమనుష్టమానుష్టభాజిదర్థేం పంచా అనుషర్భేత్యనోస్తభా చతుర్థేం పంచా పంచాచతుర్థేం చతుర్థేం పంచా పంచమీం పంచమీం పంచాచతుర్థేం చతుర్థేం పంచా పంచమీం పంచా పంచమీం పంచమీం పంచా పంచా పంచమీం యథాదేవతం పంచమీం పంచా పంచా పంచమీం యథాదేవతం పంచమీం యథాదేవతం పంచమీం పంచమీం యథాదేవతమేవైవ యథాదేవతం పంచమీం పంచమీం యథాదేవతమేవ యథాదేవతమేవైవ యథాదేవతం యథాదేవతమేవాగ్నిమగ్నమేవ యథాదేవతం యథాదేవతమేవాగ్నిం యథాదేవతమితి యథా దేవతం ఏవాగ్నిమగ్నిమేవైవాగ్నిం చరితే చరితేగ్నిమేవైవాగ్నిం చరితే అగ్నిం చరితే చరితేగ్నిమగ్నిం చరితేన చరితేగ్నిమగ్నిం చరితేన చిరుదేన చిరుదే చిరుదేన దేవతాభ్యో దేవతాభ్యోన చిరుదే చిరుదేన దేవతాభ్య దేవతాభ్యో దేవతాభ్యోన దేవతాభ్యోన దేవతాభ్యో దేవతాభ్యావృశ్యే విశ్వదేవతాభ్యో దేవతాభ్యావృశ్యే ఆవశ్యదే విశ్వదావశ్యదేవతీయాన్వతీయాన్ వృశ్యదావశ్యదేవతీయాన్ వృశ్యదేవతీయాన్వతీయాన్ వృశ్యదేవృశ్యదేవతీయాన్ భవతి భవతి వసీయాన్ వృశ్యదేవృశ్యదేవతీయాన్ భవతి వసీయాన్ భవతి భవతి వసీయాన్ వసీయాన్ భవతీడాయా ఇడాయీ భవతి వసీయాన్ వసీయాన్ భవతీడాయీ భవతీడాయా ఇడాయీ భవతి భవతీడాయీ వై వా ఇడాయీ భవతి భవతీడాయీ వై ఇడాయీ వై వా ఇడాయా ఇడాయీ వా ఏషైషా వా ఇడాయా ఇడాయీ వా ఏషా వా ఏషైషా వై వా ఏషా విభక్తిర్విభక్తిరేషా వై వా ఏషా విభక్తి ఏషా విభక్తిర్విభక్తిరేషైషా విభక్తి పశవ పశవ విభక్తిరేషైషా విభక్తి పశవ విభక్తి పశవ పశవ విభక్తిర్విభక్తి పశవ ఇడేడా పశవ విభక్తిర్విభక్తి పశవ ఇడా విభక్తిరిదివి భక్తి పశవ ఇడేడా పశవ పశవ ఇడా పశుభి పశుభిరిడా పశవ పశవ ఇడా పశుభి ఇడా పశుభి పశుభిరిడేడా పశుభిరేణమేనం పశుభిరిడేడా పశుభిరేణం పశుభిరేణమేనం పశుభి పశుభిరేణం చిరుతే చిరుతేనం పశుభి పశుభిరేణం చిరుతే పశుభిరితి పశుభిరేణం చిరుతే చిరుతేనమేనం చిరుతేజోయశ్చిరుతేనమేనం చిరుతేజ చిరుతేజోయశ్చిరుతే చిరుతేజో వై వైయశ్చిరుతే చిరుతేజో వై యో వై వై యో యో వై ప్రజాపతయే ప్రజాపతయే వై యో యో వై ప్రజాపతయే వై ప్రజాపతయే ప్రజాపతయే వై వై ప్రజాపతయే ప్రతిప్రోచ్య ప్రతిప్రోచ్య ప్రజాపతయే వై వై ప్రజాపతయే ప్రతిప్రోచ్య ప్రజాపతయే ప్రతిప్రోచ్య ప్రతిప్రోచ్య ప్రజాపతయే ప్రజాపతయే ప్రతిప్రోచ్యాగ్నిమగ్నిం ప్రతిప్రోచ్య ప్రజాపతయే ప్రజాపతయే ప్రతిప్రోచ్యాగ్నిం ప్రజాపతయ ఇది ప్రజాపతయే ప్రతిప్రోచ్యాగ్నిమగ్నిం ప్రతిప్రోచ్య ప్రతిప్రోచ్యాగ్నిం చినోతి చినోత్యగ్నిం ప్రతిప్రోచ్య ప్రతిప్రోచ్యాగ్నిం చినోతి ప్రతిప్రోచ్యేది ప్రతిప్రోచ్య అగ్నిం చినోతి చినోత్యగ్నిమగ్నిం చినోదిన చినోత్యగ్నిమగ్నిం చినోదిన చినోదిన చినోతి చినోదినాత్మాత్మిన్న చినోతి చినోదినాత్మి ఆత్మాత్మాత్మాత్మాత్మా ఆత్మాత్మాత్మాచ్చత్యుర్చత్యాత్మాత్మాచ్చతి ఆచ్చత్యుర్చత్యాచ్చత్యశ్వావశ్వావృచ్చత్యాచ్చత్యశ్వౌ అచ్చత్యశ్వావశ్వావృచ్చత్యుర్చత్యశ్వావభితోభితోశ్వావృచ్చత్యుర్చత్యశ్వావభిత అశ్వావభితోభితోశ్వావశ్వావభిరస్తిష్టేతాన్నిష్టేతామభితోశ్వావశ్వావభిరస్తిష్టేతా అభితస్తిష్టేతాన్నిష్టేతామభితోభిరస్తిష్టేతాన్ కృష్ణ కృష్ణస్తిష్టేతామభితోభిరస్తిష్టేతాన్ కృష్ణ తిష్టేతాన్ కృష్ణ కృష్ణస్తిష్టేతాన్ తిష్టేతాన్ కృష్ణ ఉత్తరద ఉత్తరద కృష్ణస్తిష్టేతాన్ తిష్టేతాన్ కృష్ణ ఉత్తరద కృష్ణ ఉత్తరద ఉత్తరద కృష్ణ కృష్ణ ఉత్తరద శ్వేత శ్వేత ఉత్తరద కృష్ణ కృష్ణ ఉత్తరద శ్వేత ఉత్తరద శ్వేత శ్వేత ఉత్తరద ఉత్తరద శ్వేతో దక్షిణో దక్షిణ శ్వేత ఉత్తరద ఉత్తరద శ్వేతో దక్షిణ ఉత్తరద ఇత్యుత్తరద శ్వేతో దక్షిణ దక్షిణ శ్వేత శ్వేతో దక్షిణస్తౌ తౌ దక్షిణ శ్వేత శ్వేతో దక్షిణస్తౌ దక్షిణస్తౌ తౌ దక్షిణో దక్షిణస్తావారభ్యారభ్యతౌ దక్షిణో దక్షిణస్తావారభ్య ఆవాలభ్యాలభ్యతౌ తావాలభ్యేష్టకా ఇష్టకా ఆలభ్యతౌ తావాలభ్యేష్టకా ఆలభ్యేష్టకా ఇష్టకా ఆలభ్యాలభ్యేష్టకా ఉపోపేష్టకా ఆలభ్యాలభ్యేష్టకా ఉప ఆలభ్యేత్యాలభ్య ఇష్టకా ఉపోపేష్టకా ఇష్టకా ఉపదధ్యాద్ధ్యాదుపేష్టకా ఇష్టకా ఉపదధ్యాద్ ఉపద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యా ప్రజాపతేర్వై వై ప్రజాపతేర్ూపకం రూపం ప్రజాపతేర్వై వై ప్రజాపతేర్ూపం ప్రజాపతేర్ూపం ప్రజాపతేర్ప్రజాపతేర్ూపం ప్రజాపతేర్ప్రజాపతేర్ూపం ప్రజాపతేర్ప్రజాపతేర్ూపం ప్రజాపతేర్ప్రజాపతేర్ప్రజాపతేర్ూపం ప్రజాపతేర్ప్రజాపతేర్ూపం ప్రజాపతేర్ప్రజాపతేర్ూపం ప్రజాపతేర్ప్రజాపతేర్ూపం ప్రజాపతేర్ప్రజాపతేర్ూపం ప్రజాపతేర్ప్రజాపతేర్ూపం ప్రజాపతేర్ప్రజాపతేర్ూపం ప్రజాపతేర్ప్రజాపతేర్ూపం ప్రజాపతేర్ప్రజాపతేర్ూపం ప్రజాపతేర్ప్రజాపతేర్ూపం ప్రజాపతేర్ప్రజాపతే సాక్షాదశ్వశ్వ సాక్షాదేవైవ సాక్షాదశ్వశ్వ సాక్షాదేవ సాక్షాదేవైవ సాక్షాత్ సాక్షాదేవ ప్రజాపతయే ప్రజాపతయేవ సాక్షాత్ సాక్షాదేవ ప్రజాపతయే సాక్షాదితి సాక్షాత్ ప్రజాపతయే ప్రజాపతయేవైవ ప్రజాపతయే ప్రతిప్రోచ్య ప్రతిప్రోచ్య ప్రజాపతయేవైవ ప్రజాపతయే ప్రతిప్రోచ్య ప్రజాపతయే ప్రతిప్రోచ్య ప్రతిప్రోచ్య ప్రజాపతయే ప్రజాపతయే ప్రతిప్రోచ్యాగ్నిమగ్నిం ప్రతిప్రోచ్య ప్రజాపతయే ప్రజాపతయే ప్రతిప్రోచ్యాగ్నిం ప్రజాపతయే ప్రతిప్రోచ్యాగ్నిమగ్నిం ప్రతిప్రోచ్య ప్రతిప్రోచ్యాగ్నించినోదిగ్నిం ప్రతిప్రోచ్య ప్రతిప్రోచ్యాగ్నించినోది ప్రతిప్రోచ్యేది ప్రతిప్రోచ్య అగ్నించినోదిగ్నిమగ్నించినోదినోదినోదినోదిన ఏతదేతద్వాన్నోన్నోవాన్న ఆన్నోన్నోవైవాన్నోరూపగోరూపమన్నోవైవాన్నోరూపం అన్నోరూపగోరూపమన్నోన్నోరూపయ్యేద్యద్రూపమన్నోన్నోరూపయ్యేద్యద్రూపగోరూపయ్యేచ్ఛేదశ్వేతోయద్రూపగోరూపయ్యేచ్ఛేదః అశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్వశ్ అభిమృషేన్ముషేదభ్యమిషేత్పురీషం పురీషం మృషేదభ్యమిషేత్పురీషం పురీషం పురీషం కృష్ణం పురీషం పురీషముపధాస్తిం కృష్ణం ఉపధాస్తిం కృష్ణం కృష్ణముపధాస్తిం కృష్ణమహోరాత్రాభ్యాం కృష్ణముపధాస్తిం కృష్ణమహోరాత్రాభ్యాం కృష్ణమహోరాత్రాభ్యామహోరాత్రాభ్యాం కృష్ణం కృష్ణమహోరాత్రాభ్యామేవైవాహోరాత్రాభ్యాం కృష్ణం కృష్ణమహోరాత్రాభ్యామేవ అహోరాత్రాభ్యామేవైవాహోరాత్రాభ్యామహోరాత్రాభ్యామేవైనమేనమేవాహోరాత్రాభ్యామేవైనం అహోరాత్రాభ్యామిత్యహరాత్రాభ్యాం ఏనమేనమేవైనం చిరుతే సుమతేనమేవైనం చిరుతే ఏనం చిరుతే సుమతేనమేనం చిరుతే హిరణ్యపాత్రగోహిరణ్యపాత్రం చిరుతేనమేనం చిరుతే హిరణ్యపాత్రం చిరుతే హిరణ్యపాత్రగోహిరణ్యపాత్రం చిరుతే సుమతే హిరణ్యపాత్రం మధోర్మధో హిరణ్యపాత్రం చిరుతే సుమతే హిరణ్యపాత్రం మధో హిరణ్యపాత్రం మధోర్మధో హిరణ్యపాత్రగోహిరణ్యపాత్రం మధో పూర్ణం పూర్ణం మధో హిరణ్యపాత్రగోహిరణ్యపాత్రం మధో పూర్ణం హిరణ్యపాత్రమితి హిరణ్యపాత్రం మధో పూర్ణం పూర్ణం మధోర్మధో పూర్ణం దాది దాది పూర్ణం మధోర్మధో పూర్ణం దాది పూర్ణం దాది దాది పూర్ణం పూర్ణం దాది మధవ్యో మధవ్యో దాది పూర్ణం పూర్ణం దాది మధవ్య చిత్రం ఈక్షతే చిత్రం చిత్రమీక్షత ఈక్షతే చిత్రమేవైన చిత్రమీక్షత ఈక్షతే చిత్రమేవ చిత్రమేవైవ చిత్రం చిత్రమేవ భవతి భవత్యేవ చిత్రం చిత్రమేవ భవతి ఏవ భవతి భవత్యేవైవ భవతి మధ్యందినే మధ్యందినే భవత్యేవైవ భవతి మధ్యందినే భవతి మధ్యందినే మధ్యందినే భవతి భవతి మధ్యందినే శ్రమశ్వం మధ్యందినే భవతి భవతి మధ్యందినేశ్వం మధ్యందినే శ్రమశ్వం మధ్యందినే మధ్యందినే శ్రమవాశ్వం మధ్యందినే మధ్యందినే శ్రమవ అశ్వమవాశ్వమశ్వమవగ్రావయతి గ్రావయత్యవా శ్రమశ్వమవగ్రావయతి అవగ్రావయతి గ్రావయత్యవా అవగ్రావయత్యసౌ గ్రావయత్యసావసౌ గ్రావయతి గ్రావయత్యసౌ వైవా అసౌ గ్రావయతి గ్రావయత్యసౌ వై అసౌ వైవా అసావసౌ వా ఆదిత్య ఆదిత్యవా అసావసౌ వా ఆదిత్య ఆదిత్యఇంద్రఇంద్రఆదిత్యఇంద్రఏష ఏష ఇంద్రఆదిత్యఇంద్రఏష ప్రజాపతిః ప్రజాపతిరేష ఇంద్రఇంద్రఏష ప్రజాపతిః ఏష ప్రజాపతిః ప్రజాపతిరేష ఏష ప్రజాపతిః ప్రజాపతిః ఏష ప్రజాపతిః ప్రజాపతిరేష ఏష ప్రజాపతిః ప్రజాపతిః ప్రజాపతిః ప్రజాపతిః ప్రజాపతిః ప్రజాపతిః ప్రజాపతిః ప్రజాపతిః ప్రజాపతిః ప్రజాపతిః ప్రజాపతిః ప్రజాపతిః ప్రజాపతిః ప్రజాపతిః ప్రజాపతిః ప్రజాపతిః ప్రజాపతిః ప్రజాపతిః ప్రజాపతిః ప్రజాపతిః ప్రజాపతిః ప్రజాపతిః ప్రజాపతిః ప్రజాపతిః ప్రజాపతిః ప్రజాపతిః ప్రజాపతిః ప్రజాపతిః ప్రజాపతిః ప్రజాపతిః ప్రజాపతిః ప్రజాపతిః ప్రజాపతిః ప్రజాపతిః ప్రజాపతిః ప్రజాపతిః ప్రజాపతిః ప్రజాపతిః ప్రజాపతిః ప్రజాపతిః ప్ర సాక్షాద్ధోతి వృషభం వృషభం చేకితానం పునః చేకితానం పునఃపునశ్చేకితానం చేకితానం పునర్యువానయ్యువానం పునశ్చేకితానం చేకితానం పునర్యువానం పునర్యువానం యువానం పునఃపునర్యువానం జనయన్ జనయన యువానం పునఃపునర్యువానం జనయన్ యువానం జనయన్ జనయన యువానం యువానం జనయన్ముపాగాముపాగాన్ జనయన యువానం యువానం జనయన్ముపాగాన్ జనయన్ముపాగాముపాగాన్ జనయన్ జనయన్ముపాగాన్ ఉపాగామిత్యుపాగా అస్థోరిణో నోస్థోరిస్థోరిణో గాధవపత్యాని గాధవపత్యాని నోస్థోరిస్థోరిణో గాధవపత్యాని నో గాధవపత్యాని గాధవపత్యాని నో నో గాధవపత్యాని సంతు సంతు గాధవపత్యాని నో నో గాధవపత్యాని సంతు గాధవపత్యాని సంతు సంతు గాధవపత్యాని గాధవపత్యాని సంతు దిగ్మేన దిగ్మేన సంతు గాధవపత్యాని గాధవపత్యాని సంతు దిగ్మేన గాధవపత్యానీతి గాధవపత్యాని సంతులిగ్మేణ దిగ్మేణ సంతు సంతులిగ్మేణ నోన సిగ్మేణ సంతు సంతులిగ్మేణ నిగ్మేణ నోన సిగ్మేణ దిగ్మేణ నో బ్రహ్మణ బ్రహ్మణ స్థిగ్మేణ దిగ్మేణ నో బ్రహ్మణ నో బ్రహ్మణ బ్రహ్మణాలో నో బ్రహ్మణ సగం సంబ్రహ్మణాలో నో బ్రహ్మణాసం బ్రహ్మణాసగం సంబ్రహ్మణ బ్రహ్మణాసగోషిషాధి శిషాధి సంబ్రహ్మణ బ్రహ్మణాసగోషిషాధి సగోషిషాధి శిషాధి సగో సగోషిషాధి శిషాధీతి శిషాధి పశవో వై వై పశవ పశవో వా ఏత ఏతే వై పశవ పశవో వా ఏతే వా ఏత ఏతే వై వా ఏతే యజ్జదేతే వై వా ఏతే యత్ ఏతే యజ్జదేత ఏతే యదిష్టకా ఇష్టకాయదేత ఏతే యదిష్టకాదిష్టకా ఇష్టకా యజ్జదిష్టకాశ్చిత్యాంచిత్యాంచిత్యాంచిత్యాంచిత్యాంచిత్యాంచిత్యాంచిత్యాంచిత్యాంచిత్యాంచిత్యాంచిత్యాంచిత్యాంచిత్యాంచిత్యాంచిత్యాంచిత్యాంచిత్యాంచిత్యాంచిత్యాంచిత్యాంచిత్యాంచిత్యాంచిత్యాంచిత్యాంచిత్యాంచిత్యాంచిత్యాంచిత్యాంచిత్యాంచిత్యాంచిత్యాంచిత్యాంచిత్యాంచిత్యాంచిత్యాంచిత్యాంచిత్యాంచిత్యాంచిత్యాంచిత్యాంచిత్యాంచిత్యాంచిత్యాంచిత్యాంచిత్యాంచిత్యాంచిత్యాంచిత్యాంచిత్యాంచిత్యాంచిత్యాంచిత్య

ఆయుర్వ్యాయురాయుర్వ్యష్ణవదష్టవద్వ్యాయురాయుర్వ్యష్ణవద్యష్ణవదష్టవద్వ్యష్ణవద్ అష్టవదిత్యష్టవద్ అంగిరసోమహిమానమంగిరసోంగిరసోమహిమానమానుషురానుషుర్మహిమానమంగిరసోంగిరసోమహిమానమానుషో మహిమానమానశదానుశుర్మహిమానం మహిమానమానశస్తేన తేనానుశుర్మహిమానం మహిమానమానశస్తేన ఆనశస్తేన తేనానుశదానుశస్తేనైతేనానుశదానుశస్తేనైదు యజమానో యజమాన ఏత్వేద యజమానస్వస్తి స్వస్తి యజమాన ఏత్వేద యజమానస్వస్తి యజమానస్వస్తి స్వస్తి యజమానో యజమానస్వస్తి స్వస్తి స్వస్తి సువర్గాయ వై వై సువర్గాయ సువర్గాయ వా ఏష ఏష వై సువర్గాయ సువర్గాయ వా ఏషర్గాయేది సువర్గాయ వా ఏష ఏష వై వా ఏష లోకాయ లోకాయేష వై వా ఏష లోకాయ ఏష లోకాయ లోకాయేష ఏష లోకాయ చీయతే చీయతే లోకాయేష ఏష లోకాయ చీయతే లోకాయ చీయతే చీయతే లోకాయ లోకాయ చీయతే యద్యచ్చీయతే లోకాయ లోకాయ చీయతే చీయతే యద్యచ్చీయతే చీయతే యదగ్నిరగ్నిర్యచ్చీయతే చీయతే యదగ్నిరగ్నిర్యద్యదగ్నిర్యేనయేనాగ్నిర్యద్యదగ్నిర్యేన అగ్నిర్యేనయేనాగ్నిరగ్నిర్యేన దేవాదేవాయేనాగ్నిరగ్నిర్యేన దేవా ఏన దేవాదేవాయేన దేవాజ్యోతిషా జ్యోతిషా దేవాయేన దేవాజ్యోతిషా దేవాజ్యోతిషా జ్యోతిషా దేవాదేవాజ్యోతిషోర్ధ్వా ఊర్ధ్వా జ్యోతిషా దేవాదేవాజ్యోతిషోర్ధ్వా జ్యోతిషోర్ధ్వా ఊర్ధ్వా జ్యోతిషా జ్యోతిషోర్ధ్వా ఉదాయన్ ఉదాయన్నోర్ధ్వా జ్యోతిషా జ్యోతిషోర్ధ్వా ఉదాయన్ను ఓర్ధ్వా ఉదాయన్ ఉదాయన్నోర్ధ్వా ఊర్ధ్వా ఉదాయన్ని చేయన్నోర్ధ్వా ఊర్ధ్వా ఉదాయన్ని ఉదాయన్ ఉదాయన్ని చేయన్ ఉదాయన్ని ఇష్టకా ఇష్టకా ఇంద ఇష్టకా ఇష్టకా ఇంద ఇష్టకా ఏవ ఇష్టకా ఏవైవేష్టకా ఇష్టకా ఏవైతేష్టకా ఏవైత ఉపోపైత ఏవైవైత ఉప ఏత ఉపోపైత ఏత ఉపధత్తే దత్త ఉపైత ఏత ఉపధత్తే ఉపధత్తే దత్త ఉపోపధత్తే వానస్పత్యా వానస్పత్యా దత్త ఉపోపధత్తే వానస్పత్యా వానస్పత్యా దత్తే వానస్పత్యా స్వర్గస్ శతాయుధాయ శతవీర్యాయ శతాయుధాయ శతవీర్యాయ శతాయుధాయ శతవీర్యాయ శతాయుధాయ శతవీర్యాయ శతాయుధాయ శతవీర్యాయ శతాయుధాయ శతవీర్యాయ శతాయుధాయ శతవీర్యాయ శతాయుధాయ శతవీర్యాయ శతాయుధాయ శతవీర్యాయ శతాయుధాయ శతవీర్యాయ శతాయుధాయ శతవీర్యాయ శతాయుధాయ శతవీర్యాయ శతాయుధాయ శతవీర్యాయ శతాయుధాయ శతవీర్యాయ శతాయుధాయ శతవీర్యాయ శతాయుధాయ శతవీర్యాయ శతాయుధాయ శతవీర్యాయ శతాయుధాయ శతవీర్యాయ శతాయుధాయ శతవీర్యాయ శతాయుధాయ శతవీర్యాయ శతాయ భిమాదిశాహే భిమాదిశాహే సుతోతయే సుతోతయే భిమాదిశాహే శ్రీలోకయ్యీతి శతాహూతయే అభిమాదిశాహ ఇత్యభిమాది సాహే శతకో శతయో నో యశ్ శతకో శతయో నో యో యో నశరద శరదో నో యో యో నశరద శరద శరదో నో నశరదో అజీతానజీతాన్ శరదో నో నశరదో అజీతాన్ శరదో అజీతానంద అజీతానింద ఇంద్రో అజీతానజీతానింద్రో నేషం నేషదింద్రో అజీతానజీతానింద్రో నేషద ఇంద్రోదేశం నేషదంత ఇంద్రో నేషదత్యతి నేషదింద్రో నేషదతి నేషదత్యతి నేషం నేషదతి దురితాని దురితాన్యతి నేషం నేషదతి దురితాని అతి దురితాని దురితాన్యత్యతి దురితాని విశ్వా విశ్వా దురితాన్యత్యతి దురితాని విశ్వా దురితాని విశ్వా విశ్వా దురితాని దురితాని విశ్వా దురితాని ఇది దుహ ఇతాని విశ్వేతి విశ్వాయే చత్వారశ్చత్వారో యే చత్వారపథయః పథయశ్చత్వారో యే చత్వారపథయః చత్వారపథయశ్చత్వారశ్చత్వారపథయో దేవయానా దేవయానా పథయశ్చత్వారశ్చత్వారపథయో దేవయానా పథయో దేవయానా దేవయానా పథయః పథయో దేవయానా అంతరాంతరా దేవయానా పథయః పథయో దేవయానా అంతరా దేవయానా అంతరాంతరా దేవయానా దేవయానా అంతరా ద్యావా పృథివీ ద్యావా పృథివీ అంతరా దేవయానా దేవయానా అంతరా ద్యావా పృథివీ దేవయానా ఇది దేవయానా అంతరాజ్యావా పృథివీ ద్యావా పృథివీ అంతరాంతరాజ్యావా పృథివీ వియంతి వియంతి ద్యావా పృథివీ అంతరాంతరాజ్యావా పృథివీ వియంతి ద్యావా పృథివీ వియంతి వియంతి ద్యావా పృథివీ ద్యావా పృథివీ వియంతి ద్యావా పృథివీ ద్యావా పృథివీ వియంతీతి వియంతి తేషాయో యస్తేషాం తేషాయో అజ్యాని మధ్యాని యస్తేషాం తేషాయో అజ్యాని యో అజ్యాని మధ్యాని యో యో అజ్యాని మజీతి మజీతి మధ్యాని యో యో అజ్యాని మజీతి అజ్యాని మజీతి మజీతి మధ్యాని మధ్యాని మజీతి మావహాదావహాదీతి మధ్యాని మధ్యాని మజీతి మావహాద్ అజీతి మావహాదావహాదీతి మజీతి మావహాద్ తస్మై తస్మా ఆవహాదీతి మజీతి మావహాద్ తస్మై ఆవహాత్తస్మై తస్మా ఆవహాదావహాత్తస్మై నోనస్తస్మా ఆవహాదావహాత్తస్మైనః ఆవహాదిత్యావహాద్ తస్మై నోనస్తస్మై తస్మై నో దేవా దేవానస్తస్మై తస్మై నో దేవాః నో దేవా దేవా నో నో దేవాః పరి పరి దేవా నో నో దేవాః పరి దేవాః పరి పరి దేవా దేవాః పరి దత్త దత్త పరి దేవా దేవాః పరి దత్త పరి దత్త దత్త పరి పరి దత్తే హే హ దత్త పరి పరి దత్తేహ హే హరత్తలత్తే హరవే సర్వ హరత్తలత్తే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవే హరవ వసంత శరత్వర్షాస్తు వయగోసమతో సమతో వయం వయగోసమతో యజ్ఞయానాగోసుమతో వయం వయగోసమతో యజ్ఞయానాం సుమతో యజ్ఞయానాగో సుమతో సుమతో యజ్ఞయానాగో సుమతో సుమతో యజ్ఞయానాగ స్యామ భద్రాన్నో నా భద్రాత్ భద్రాన్న శ్రేయశ్రేయో నా భద్రాత్ భద్రాన్న శ్రేయ నశ్రేయశ్రేయో నో నశ్రేయస్తగుంసగ్నిశ్రేయో నో నశ్రేయస్తం శ్రేయస్తగుంసగ్నిశ్రేయశ్రేయస్తమనైష్టానైష్టసగ్నిశ్రేయశ్రేయస్తమనైష్ట సమనైష్టానైష్టసగుంసమనైష్టదేవాదేవానైష్టసగుంసమనైష్టదేవాదేవానైష్టానైష్టదేవాస్తయా విశస్వ విశస్వ విశత్వశకుంశం విశత్వ విశత్వశంతోకాయ తోకాయ శంభిషత్వ విశత్వశంతోకాయ శంభోకాయ తోకాయ సంవత్సర ఓషధే పజంతి పజంజోషధేరోషధేపజంజోషధేరోషధేపజంజథ పజంజథాథ పజంతి పజంజథకస్మాత్కస్మాదథపజంతి పజంజథకస్మాదకస్మాదథాకస్మాదన్యాభ్యోన్యాభ్యకస్మాదథాకస్మాదన్యాభ్య కస్మాదన్యాభ్యోన్యాభ్యకస్మాత్కస్మాదన్యాభ్యో దేవత అన్య